అత తృతీయాష్టక నవమ ప్రశ్న ప్రారంభ. ప్రజాపతిరశ్వమేధమసృజత సోస్మాత్ సృష్టోపాక్రామత్ అమష్టాదశభిరను ప్రాయుంత తమా ఆప్నోత్ తమాప్త్వాష్టాదశభిరవారుంధ యదష్టాదశిన ఆలభ్యంతే యజ్ఞమేవ తైరాప్త్వా యజమానో వరుంధే సంవత్సరస్య వా ఏషా ప్రతిమా యదష్టాదశినః ద్వాదశ మాసాః పంచర్తవః సంవత్సరోష్టాదశః యదష్టాదశిన ఆలభ్యంతే సంవత్సరమేవ తైరాప్త్వా యజమానో వరుంధే అగ్నిష్టేన్యాన్ పశూనుపాకరోతి ఇతరేషుపేష్టాదశినో జామిత్వాయ నవనవాలభ్యంతే సవీర్యత్వాయ యదారణ్యే సగ్స్థాపయేత్ వ్యవస్యేతాం పితా పుత్రౌ యద్వానః క్రామేయుః విదూరంగ్రామయోర్గ్రామాంతౌ స్యాతాం రక్షీతాః పురుషవ్యాఘ్రాః పరిమోషిణ ఆవ్యాధినేస్తస్కరా అరణ్యేష్వాజాయేరన్ తదాహు అపశవో వా ఏతే యదారణ్యాః యదారణ్యేః సగ్స్థాపయేత్ క్షిప్రే యజమానమరణ్యం మృతకం హరేయుః అరణ్యాగతనాహ్యారణ్యాః పశవతి యత్పశూన్నాలభేత అనవరుద్ధా అస్య పశవస్యః యత్పరియజ్ఞకృతానుత్సృజేత్ యజ్ఞవేషసం కుర్యాత్ యత్పశూనాలభతే తేనైవ పశూనవరుంధే యత్పరియజ్ఞకృతానుత్సృజత్యయజ్ఞవేషసాయ అవరుద్ధా అస్య పశవో భవంతి నయజ్ఞవేషసం భవతి నయజమానమరణ్యం మృతకం హరంతి రామ్యే సగ్స్థాపయతి ఏతే వై పశవః క్షేమో నామ సంపితా పుత్రావవస్యతః సమధ్వానః క్రామంతి సమంత్రికం గ్రామయోర్గ్రామాంతౌ భవతః నర్క్షీతాః పురుషం వ్యాఘ్రాః పరిమోషిణ ఆవ్యాధినేస్తస్కరా అరణ్యేష్వాజాయంతే ప్రజాపతిరకామయతోభౌ లోకావరుంధీయేతి స ఏతాని భయాన్ పశూ న పశ్యత్ గ్రామ్యాగిశ్చారణ్యాగిష్ట తానాలభత తైర్వై స ఉభౌ లోకావరుంధ గ్రామ్యైరేవ పశుభిరిమం లోకమవారుంధ ఆరణ్యైరమం యద్గ్రామ్యాన్ పశూనాలభతే ఇమమేవ తైర్లోకమవరుంధే యదారణ్యాన్ అమంతైః అనవరుద్ధో వా ఏతస్య సంవత్సర ఇత్యాహుః య ఇద ఇతశ్చాదుర్మాస్యాని సంవత్సరం ప్రయుంత ఇతి ఏతావానరి సంవత్సరః యచ్చాదుర్మాస్యాని యదేతే చాదుర్మాస్యాః పశవ ఆలభ్యంతే ప్రత్యక్షమేవ తైః సంవత్సరం యజమానో వరుంధే దివా ఏష ప్రజయా పశుభిరుధ్యతే యః సంవత్సరం ప్రయుంతే సంవత్సరస్సువర్గో లోకః సువర్గం తు లోకం నాపరాధ్నోతి ప్రజా వై పశవ ఏకాదశినే యదేత ఐకాదశినాః పశవ ఆలభ్యంతే సాక్షాదేవ ప్రజాం పశూన్ యజమానో వరుంధే ప్రజాపతిర్విరాజమసృజత సా సృష్టాశ్వమేధం ప్రావిశత్ తాం దశిభిరను ప్రాయుంత తామాప్నోత్ తామాప్త్వా దశిభిరవారుంధ యద్దశిన ఆలభ్యంతే విరాజమేవ తైరాప్త్వా యజమానో వరుంధే ఏకాదశ దశద ఆలభ్యంతే ఏకాదశాక్షరా త్రిష్టుప్ త్రేష్టుభాః పశవః పశూనేవరుంధే వైశ్వరేవో వా అశ్వః నానాదేవత్యాః పశవో భవంతి అశ్వస్య సర్వత్వాయ నానారూపా భవంతి తస్మాన్నానారూపాః పశవః బహురూపా భవంతి తస్మాద్ బహురూపాః పశవః సమృద్ధ్యై అస్మై వై లోకాయ గ్రామ్యాః పశవ ఆలభ్యంతే అముష్మా ఆరణ్యాః యద్గ్రామ్యాన్ పశూనాలభతే ఇమమేవ తైర్లోకమవరుంధే యదారణ్యాన్ అముంతైః ఉభయాన్ పశూనాలభతే గ్రామ్యాగిశ్చారణ్యాగిశ్చ ఉభయోర్లోకయోరవరుధ్యై ఉభయాన్ పశూనాలభతే గ్రామ్యాగిశ్చారణ్యాగిశ్చ ఉభయస్యాన్నాద్యస్యావరుధ్యై ఉభయాన్ పశూనాలభతే గ్రామ్యాగిశ్చారణ్యాగిశ్చ ఉభయేషాం పశూనామవరుధ్యై త్రయస్త్రయో భవంతి త్రయ ఇమే లోకాః ఏషాం లోకానామాప్త్యై బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాత్ అస్మిన్ లోకే బహవః కామా ఇతి యత్ సమానేభ్యో దేవతాభ్యోన్యేన్యే పశవ ఆలభ్యంతే అస్మిన్నేవ తల్లోకే కామాన్ దధాతి తస్మాదస్మిన్ లోకే బహవః కామాః త్రయాణాం త్రయాణాగుం సహ వపాజుహోతి త్ర్యావృతో వై దేవాః త్ర్యావృత ఇమే లోకాః ఏషాం లోకానామాప్త్యై ఏషాం లోకానాం కృత్యై పర్యగ్నికృతానారణ్యానుత్సృజంతి హి గుంసాయై పింజంతి బ్రధ్నమిత్యాహ అసౌ వా ఆదిత్యో బ్రధ్నః ఆదిత్యమేవాస్మై జునగ్నే అరుషమిత్యాహ అగ్నిర్వా అరుషః అగ్నిమేవాస్మై జునగ్నే చరంతమిత్యాహ వాయుర్వై చరన్ వాయుమేవాస్మై జునగ్నే పరితస్థుష ఇత్యాహ ఇమే వై లోకాః పరితస్థుషః ఇమానేవాస్మై లోకాన్ యునక్తే రోచంతే రోచనాదివీత్యాహ నక్షత్రాణి వై రోచనాదివి నక్షత్రాణ్యేవాస్మై రోచయతి వింజంత్యస్య కామ్యేత్యాహ కామానేవాస్మై యునక్తే హరి వివక్షసేత్యాహ ఇమే వై హరి వివక్షసా ఇమే ఏవాస్మై జునక్తి శోరాధిష్ణో నృవాహసేత్యాహ అహోరాత్రే వై నృవాహస అహోరాత్రే ఏవాస్మై జునక్తి ఏతా ఏవాస్మై దేవతా జునక్తి సువర్గస్య లోకస్య సమష్ట్యై కేతుం కృణ్వన్న కేతవ ఇతి ధ్వజం ప్రతిముంచతి యశ ఏవై నగుం రాజ్ఞాం గమయతి జీవో తస్యేవ భవతి ప్రతీకమిత్యాహ యథా యజురేవైతత్ ఏతే పంథానః సవితః పూర్వ్యాస ఇత్యధ్వర్యుర్యజమానం వాచయత్యభిజిత్యై పరా వా ఏతస్య యజ్ఞ ఏతి యస్య పశురుపాకృతోన్యత్ర వేద్యాయేరి ఏతగ్స్తోతరేతేన పథా పునరశ్వమావర్తయాసి న ఇత్యాహ వాయుర్వై స్తోతా వాయుమేవాస్య పరస్తాగ్దధాత్యావృత్యై యథా వై హవిషో గృహీతస్య స్కందతి ఏవం వా ఏతదశ్వస్య స్కందతి యదస్యోపాకృతస్య లోమా నిశీయంతే యద్వాలేషు కాచా నావయంతి లోమాన్యేవాస్య తత్సంభరంతి భోర్భువస్సు వరితి ప్రాజాపత్యాభిరావయంతి ప్రాజాపత్యో వా అశ్వః స్వయైవైనం దేవతయా సమర్థయంతి భోరితి మహిషే భువ ఇతి వావాతా సువరితి పరివృత్తే ఏషాం లోకానామభిజిత్యై హిరణ్యయా కాచా భవంతి జ్యోతిర్వై హిరణ్యం రాష్ట్రమశ్వమేధః జ్యోతిశ్చైవాస్మై రాష్ట్రం చ సమేచే దధాతి సహస్రం భవంతి సహస్ర సంమితః సువర్గో లోకః సువర్గస్య లోకస్యాభిజిత్యై అపవా ఏతస్మాత్తేజ ఇంద్రియం వశవశ్రేః క్రామంతి యోశ్వమేధేన యజతే వసవస్త్వాం జంతుగాయత్రేణ ఛందసేతి మహిష్యభ్యనక్తి తేజో వా ఆజ్యం తేజోగాయత్రీ తేజసైవాస్మై తేజోవరుంధే రుద్రాస్త్వాం జంతుత్రేష్టుభేన ఛందసేతి వావాతా తేజో వా ఆజ్యం ఇంద్రియం తృష్టుభ తేజసైవాస్మా ఇంద్రియమవరుంధే ఆదిత్యాస్త్వాం జంతు జాగతేన ఛందసేతి పరివృత్తి తేజో వా ఆజ్యం పశవో జగతి తేజసైవాస్మై పశూనవరుంధే యత్పత్నయోభ్యంజంతి శ్రియావా ఏతద్రూపం యత్పత్నయః శ్రియమేవాస్మిన్ తద్దధతి నాస్మాత్ తేజ ఇంద్రియం పశవ శ్రీరపక్రామంతి లాజీ ఛాతీ యశో మమ ఇత్యతిరిక్తమన్నమశ్వాయోపాహరంతి ప్రజామేవాన్నాదీం కుర్వతే ఏతద్దేవా అన్నమత్తైతదన్నమద్ధి ప్రజాపతయుక్త్యాః ప్రజాయామేవాన్నాద్యం దధతే యదిదావజిఘ్రేత్ అగ్నిః పశురాసీదిత్యవఘ్రాపయేత్ అవహైవ జిఘ్రతి ఆక్రాలన్ వాజీ క్రమేరత్యక్రమే ద్వాజీద్యోస్తే పృష్టం పృథివీ సదస్థమిత్యశ్వమనుమంత్రయతే ఏషాం లోకానామభిజిత్యై సమిద్ధో అంజన్ కృతనం మతీనామిత్యశ్వస్యా ప్రియో భవంతి సరోపత్తాయ తేజసా వా ఏష బ్రహ్మవర్చసే నభ్యుధ్యతే యోశ్వమేధేన యజతే హోతా చ బ్రహ్మా చ బ్రహ్మోద్యం వదతః తేజసా చైవేనం బ్రహ్మవర్చసేన చ సమర్థయతః దక్షిణతో బ్రహ్మా భవతి దక్షిణత ఆయతనో వై బ్రహ్మా బార్హస్పత్యో వై బ్రహ్మా బ్రహ్మవర్చసమేవాస్య దక్షిణతో దధాతి తస్మాద్దక్షిణార్ధో బ్రహ్మవర్చసితరః ఉత్తరతో హోతా భవతి ఉత్తరత ఆయతనో వై హోతా ఆగ్నేయో వై హోతా తేజో వా అగ్నిః తేజ ఏవాస్యోత్తరతో దధాతి తస్మాదుత్తరోర్ధస్తేజస్వితరః యూపమభితో వదతః యజమానదేవత్యో వై యూపః యజమానమేవ తేజసా చ బ్రహ్మవర్చసేన చ సమర్థయతః కిగ్గస్చిదాసేత్ పూర్వచిత్తిరిత్యాహ ద్యోర్వై వృష్టిః పూర్వచిత్తిః దివమేవ వృష్టిమవరుంధే కిగ్గస్చిదాసీద్ బృహద్వయ ఇత్యాహ అశ్వో వై బృహద్వయః అశ్వమేవరుంధే కిగ్గస్చిదాసీత్ పిశంగిలేత్యాహ రాత్రిర్వై పిశంగిలా రాత్రిమేవరుంధే కిగ్గస్చిదాసీత్ పిలిప్పిలేత్యాహ శ్రీర్వై పిలిప్పిలా అన్నాద్యమేవరుంధే కస్పిదే కాకీ చరతీత్యాహ అసౌ వా ఆదిత్య ఏకాకీ చరతి తేజ ఏవరుంధే కవుస్విజ్జాయతే పునరిత్యాహ చంద్రమావై జాయతే పునః ఆజురేవరుంధే కిగ్గిస్విద్ధిమస్య భేషజమిత్యాహ అగ్నిర్వే హిమస్య భేషజం బ్రహ్మవర్చసమేవరుంధే కిగ్గిస్విదావపనం అహదిత్యాహ అయం వై లోక ఆవపనం అహత్ అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి పృచ్ఛామి త్వాపరమంతం పృథివ్యా ఇత్యాహ వేదిర్వై పరోంతః పృథివ్యాః వేదిమేవావరుంధే పృచ్ఛామి త్వా భువనస్య నాభిమిత్యాహ యజ్ఞో వై భువనస్య నాభిః యజ్ఞమేవావరుంధే పృచ్ఛామి త్వా వృష్ణో అశ్వస్య రేత ఇత్యాహ సోమో వై వృష్ణో అశ్వస్య రేతః సోమపీఠమేవరుంధే పృచ్ఛామి వాచః పరమం వ్యోమేత్యాహ బ్రహ్మ వై వాచః పరమం వ్యోమ బ్రహ్మవర్చసమేవరుంధే అపవా ఏతస్మాత్ ప్రాణాః క్రామంతి యోశ్వమేధేన యజతే ప్రాణాయ స్వాహా వ్యానాయ స్వాహేతి సాన్యప్యమాన ఆహుతేర్జుహోతి ప్రాణానేవాస్మిన్ దధాతి నాస్మాత్ ప్రాణా అపక్రామంతి అవంతే స్థావంతే స్వావంతో ప్రియన్వా ప్రియాణాం వరిషిష్ఠమాప్యానాం నిధీనాం త్వా నిధిపతిగం హవామహేవ సోమమేత్యాహ అపైవాస్మే తద్ధ్రువతే అథో ధ్రువంతే వైనం అథోన్యేవాస్మైం హృవతే త్రిః పరియంతి త్రయ ఇమే లోకాః ఏభ్య ఏవైనం లోకేభ్యో ధ్రువతే త్రిః పునః పరియంతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభిరేవైనం ధ్రువతే అపవా ఏతేభ్యః ప్రాణాః క్రామంతి యే యజ్ఞే ధువనం తన్వతే నవకృత్వః పరిజంతి నవమే పురుషే ప్రాణాః ప్రాణానేవాత్మన్ దధతే నైభ్యః ప్రాణా అవక్రామంతి అంబే అంబాల్యం వికలితి పత్రీ ఉదానయతి అహ్వతైవైనా సుభగే కాంపీలవాసినీత్యాహ తప ఏవైనాముపనయతి స్వర్గే లోకే సంప్రోర్న్వాథామిత్యాహ స్వర్గమేవైనాకం గమయతి ఆహమజాని గర్భధమాత్మజాసి గర్భధమిత్యాహ ప్రజా వై పశవో గర్భ ప్రజామేవ పశూనాత్మన్ ధత్తే దేవా వా అశ్వమేధే పవమానే స్వర్గం లోకన్న ప్రాజానన్ తమశ్వ ప్రాజానాత్ యత్సూచీభిరసి పథాం కల్పయంతి స్వర్గస్య లోకస్య ప్రజ్ఞాత్యై గాయత్రే త్రిష్టబ్జగతేత్యాహ యథాయజురేవైతత్ త్రయ్యః సూచ్యో భవంతి అయస్మయ్యో రజతా హరిణ్యః అస్య వై లోకస్య రూపమయస్మయ్యః అంతరిక్షస్య రజతాః దివో హరిణ్యః దిశో వా అయస్మయ్యః అవాంతరదిశా రజతాః ఊర్ధ్వా హరిణ్యః దిశ ఏవాస్మై కల్పయతి కస్వాచ్ఛతి కస్వాశాస్తిహాహి పుంసాయై అపవా ఏతస్మాచ్ఛ్రీరాష్ట్రం క్రామతి అష్టమేధేన గజతే ఊర్ధ్వామే నామచ్ఛయతాదిత్యాః శరీరమై రాష్ట్రమశ్వమేధః స్వయమేవాస్మై రాష్ట్రమూర్ధ్వముచ్ఛ్రయతి వేణుభారం గిరా వివేత్యాః రాష్ట్రం వై భారః రాష్ట్రమేవాస్మై పర్యోహతి అథాస్యా మధ్యమేధతామిత్యాహ శ్రేర్వై రాష్ట్రస్య మధ్యం శ్రియమేవావరుంధే శీతే వాతే పునన్నివేత్యాహ క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే యద్ధరిణీయవమత్తేత్యాహ విడ్వై హరిణీ రాష్ట్రంయవః విశంచైవాస్మై రాష్ట్రం చ సమేచీ దధాతి న పుష్టం పశుమన్యతలిక్త్యాః తస్మాద్రాజా పశూన్న పుష్యతి శూద్రాయ దర్యచారా న పోషాయ ధనాయతేత్యాః తస్మాద్వైషీ పుత్రన్నాభిషించంతే ఇయం యకాశకుంతికేత్యాః విడ్వైషకుంతికా రాష్ట్రమశ్వమేధః విశంచైవాస్మై రాష్ట్రం చ సమేచీ దధాతి ఆహలమితి సర్పతీత్యాహ తస్మాద్రాష్ట్రాయ విశః సర్పంతి ఆహతం గభేపసయిత్యాహ విడ్వే గభః రాష్ట్రం పసః రాష్ట్రమేవ విశ్యాహంతి తస్మాద్రాష్ట్రం విశంఘాతుకం మాతా చ తే పితా చ తలిత్యాహ ఇయం వై మాతా అసౌ పితా ఆభ్యామేవైనం పరిదాతి అగ్రం వృక్షస్య రోహత ఇత్యాహ శ్రేర్వై వృక్షస్యాగ్రం శ్రియమేవావరుంధే ప్రసులామీతి తే పితా గభే ముష్టిమతగం సయదిత్యాహ విడ్వై గభః రాష్ట్రం ముష్టిః రాష్ట్రమేవ విశ్వాహంతి తస్మాద్రాష్ట్రం విశంఘాతుకం అపవా ఏతేభ్యః ప్రాణాః క్రామంతి యే యజ్ఞే పూతం వదంతి హిక్రావిణో అకారిషమితి సురభిమతి మృషం వదంతి ప్రాణా వై సురభయః ప్రాణానేవాత్మన్ దధతే నైభ్యః ప్రాణా అవక్రామంతి ఆపోహిష్ఠామజోభవరిత్యద్ధర్మార్జయంతే ఆపో వై సర్వా దేవతాః దేవతాభిరేవాత్మానం పవజంతే ప్రజాపతిః ప్రజా సృష్ట్వా ప్రేణానుప్రావిశత్ తాభ్యః పునః సంభవితుం నాశక్నోత్ సోబ్రవీత్ రధ్రవదిత్సహ యో మేతః పునః సంభరదితి తందేవ అశ్వమేధేనైవ సమభరన్ తతో వైత ఆర్ధనన్ యోశ్వమేధేన యజతే ప్రజాపతిమేవ సంభరత్యుర్ధ్నోతి పురుషమాలభతే వైరాజో వై పురుషః విరాజమేవాలభతే అథో అన్నం వై విరాట్ అన్నమేవావరుంధే అశ్వమాలభతే ప్రజాపత్యో వా అశ్వః ప్రజాపతిమేవా లభతే అథో శ్రీర్వా ఏకశఫం శ్రియమేవా వరుంధే ఘామా లభతే యజ్ఞో వైగౌః యజ్ఞమేవా లభతే అథో అన్నం వైగౌః అన్నమేవా వరుంధే అజావీ ఆలభతే భూమ్నే అథో పుష్టిర్వై భూమా పుష్టిమేవా వరుంధే పర్యగ్నికృతం పురుషం చారణ్యాగస్తోత్సృజంతి హికంసాయై ఉభౌ వా ఏతౌ పశూ ఆలభ్యేతే యశ్చాపమాయశ్చ పరమః తే శోభయే యజ్ఞే బద్ధాః అభీష్టా అభిప్రీతాః అభిజితా అభిహుతా భవంతి నైనందాం క్షవః పశవో యజ్ఞే బద్ధాః అభీష్టా అభిప్రీతాః అభిజితా అభిహుతా హికంసంతి యోశ్వమేధేన యజతే యగుచైనమేవం వేద ప్రథమేన వా ఏష స్తోమేన రాధ్వా చతుష్టోమేన కృతేనాయానాముత్తరే హన్వే ఏకపిపుంసే ప్రతిష్టాయాం ప్రతిష్ఠతి ఏకపిపుంసాత్ ప్రతిష్టాయా ఋతూనం వారోహతి ఋతవో వై పృష్ఠాని ఋతవః సంవత్సరః ఋతుష్వేవ సంవత్సరే ప్రతిష్టాయ దేవత అభ్యారోహతి సక్పరయ పృష్టం భవంత్యన్యదం యచ్ఛందః అన్యేన్యేవా ఏతే పశవ ఆలభ్యంతే ఉదేవ గ్రామ్యాః ఉదేవారణ్యాః అహరేవ రూపేణ సమర్థయతి అథో అన్న ఏవైష బలిర్హ్రియతే తదాహుః అపశవో వా ఏతే యజావయశ్చారణ్యాశ్చ ఏతే వై సర్వే పశవః యద్గవ్యాది గవ్యాన్ పశూనుత్తమేహన్నాలభతే తేనైవోభయాన్ పశూనవరుంధే ప్రజాపత్యా భవంతి అనభిజితస్యాభిజిత్యై సౌరేర్నవశ్వేతాపశానుబంధ్యా భవంతి అంతతయేవ బ్రహ్మవర్చసమవరుంధే సోమాజస్వరాజ్ఞేనో వాహాపనడ్వాహా విజిద్వందినః పశూనాలభతే అహోరాత్రాణామభిజిత్యై పశుభిర్వా ఏష వ్యర్థ్యతే యోశ్వమేధేన యజతే సకలం కల్మాశంకికి దీనిం విదీగజమితి త్వాష్ట్రాన్ పశూనాలభతే పశుభిరేవాత్మానగం సమర్థయతి ఋతుభిర్వా ఏష వ్యర్థ్యతే యోశ్వమేధేన యజతే విషంగాస్త్రయో వా సంతా ఇత్యృతు పశూనాలభతే ఋతుభిరేవాత్మానగం సమర్థయతి ఆ వా ఏష పశుభ్యో విష్యతే యోశ్వమేధేన యజతే పర్యగ్నికృతా ఉత్సృజంజనాభ్రస్కాయ ప్రజాపతిరకామయత మహానం నాదస్యామితి సజేతాపశ్వమేధే మహిమానావపశ్యత్ తావగృహీత తతో వై స మహానం నాదోభవత్ యః కామయేత మహానం నాదస్యామితి సజేతావశ్వమేధే మహిమానో గృహీత మహానేవాన్నాదోభవతి యజమానదేవత్యా వై వపా రాజా మహిమా యద్వపాం మహిమ్నో భయతః పరిగజతి యజమానమేవ రాజ్యేన భయతః పరిగృహ్ణాతి పురస్తాత్ స్వాహాకారా వా అన్యే దేవాః ఉపరిష్టాత్ స్వాహాకారా అన్యే తే వా ఏతేష్వ ఏవ మేధ్య ఉభయే వరుధ్యంతే యద్వపాం మహిమ్నో భయతః పరిగజతి తానేవో భజాన్ ప్రీణాతి వైశ్వదేవో వా అశ్వః తయ్యత్ ప్రజాపత్యం కుర్యాత్ యా దేవతా అభిభాగాః తా భాగధేయేన వ్యర్థయేత్ దేవతాభ్యః సమదం దధ్యాత్ ఏకాందగ్విష్ట్రాభ్యాం మండోకాంజంభేభిరితి ఆజ్యమవదానం కృత్వా ప్రతిసంఖ్యాయమాహుతేర్జుహోతి యా ఏవ దేవతా అభిభాగాః తా భాగధేయేన సమర్థయతి న దేవతాభ్యః సమదం దధాతి చతుర్దశీతానను వాకాంజుహోత్యనంతరిత్యై ప్రయాసాయ స్వాహేతి పంచదశం పంచదశ వా అర్ధమాసస్య వాత్రయః అర్ధమాసశ సంవత్సర ఆప్యతే దేవాసురాః సంయత్తా ఆసన్. తే బ్రువన్నగ్రజస్పిష్టకృతః అశ్వస్య మేధ్యస్య వయముద్ధారముద్ధరామహై అథైతానభిభవామేతి తే లోహితముదహరంత. తతో దేవా అభవన్. పరాసురాః యత్సృష్టగద్భ్యో లోహితం జుహోదిభ్రాతృవ్యాభిభూత్యై భవత్యాత్మనా పరాస్య భ్రాతృభుజో భవతి. గో మృగకంఠేన ప్రథమామాహుతిం జుహోతి. పశవో వేగో మృగ రుద్రోగ్నిసృష్టకృత్. రుద్రాదేవ పశూనంతర్దధాతి. అథోయత్రేషాహుతిర్హూయతే తదత్ర రుద్రః పశూనభిమన్యతే. అశ్వశభేన ద్వితీయామాహుతిం జుహోతి. పశవో వా ఏకశభం. రుద్రోగ్నిసృష్టకృత్. రుద్రాదేవ పశూనంతర్దధాతి. అథోయత్రేషాహుతిర్హూయతే తత్ర రుద్రః పశూనభిమన్యతే. అయస్మయేన కమండలు నా తృతీయా ఆహుతిం జుహోత్యాయాస్యో వై ప్రజాః. రుద్రోగ్నిసృష్టకృత్. రుద్రాదేవ ప్రజా అంతర్దధాతి. అథోయత్రేషాహుతిర్హూయతే న తత్ర రుద్రః ప్రజా అభిమన్యతే. అశ్వస్య వా ఆలబ్ధస్య మేధ ఉదక్రామత్. తదశ్వస్తోమీయమభవత్. యదశ్వస్తోమీయం జుహోతి స మేధమేవైనమాలభతే. ఆజ్యేన జుహోతి మేధో వా ఆజ్యం. మేధోశ్వస్తోమీయం మేధేనైవాస్మిన్ మేధం దధాతి. క్షత్రికం శతం జుహోతి. క్షత్రికం శతక్షరా బృహతి. బార్హతాః పశవః. సా పశూనాం మాత్రా. పశూనేవ మాత్రజా సమర్థయతి. తాజద్భోజసేర్వాకనీజసేర్వాజుభుజాత్. పశూన్మాత్రజా వ్యర్థయేత్. క్షత్రికం శతం జుహోతి. క్షత్రికం శతక్షరా బృహతి. బార్హతాః పశవః. సా పశూనాం మాత్రా. పశూనేవ మాత్రజా సమర్థయతి. అశ్వస్థోమీజకం భక్తా ద్వితరాజుహోతి. ద్విపాద్వై పురుషో ద్విప్రతిష్ఠః. తదేనం ప్రతిష్ఠయా సమర్థయతి. తదాహుః అశ్వస్థోమీజం పూర్వకం హోతవ్యా. అశ్వో వా అశ్వస్థోమీయం పురుషో ద్విపదా ఆహ. అశ్వస్థోమీయకం హత్వా ద్విపదా జుహోతి. తస్మాద్విపాచతుష్పాదమత్తి. అథో ద్విపద్యేవ చతుష్పదః ప్రతిష్టాపయతి. ద్విపదా హుత్వా నాన్యాముత్తరామాహుతిం జుహుజాత్. యదన్యాముత్తరామాహుతిం జుహుజాత్. ప్రతిష్టాయాశ్చరేత. ద్విపదా అంతతో జుహోతి ప్రతిష్ఠిత్యై. ప్రజాపతిరశ్వమేధమసృజత. సోస్మాత్ సృష్టోపాక్రామత్. కంయజ్ఞక్రతుభిరన్వేచ్ఛత్. కంయజ్ఞక్రతుభిర్నాన్వవిందత్. తమిష్టిభిరన్వేచ్ఛత్. తమిష్టిభిరన్వవిందత్. తదిష్టేనామిష్టిత్వం యత్సంవత్సరమిష్టిభిర్యజతే. అశ్వమేవ తదన్విచ్ఛతి. సావిత్రియో భవంతి. ఇయం వై సవితా. యో వా అస్యాం నశ్యతి యో నిలయతే. అస్యాం వావతం విందంతి. నవా ఇవాం కశ్చనేత్యాహుః. తర్యంగ్నార్ధోత్యేతుమర్హతీతి. యత్సావిత్రియో భవంతి. సవితృప్రసూత ఏవైనమిచ్ఛతి. ఈశ్వరో వా అశ్వః ప్రముగ్ధః పరాం పరావతం గంతోః. యద్ సాయం ధృతేర్జుహోతి. అశ్వస్య యత్తే ధృత్యై. యత్ ప్రాతరిష్టిభిర్యజతే. అశ్వమేవ తదన్విచ్ఛతి. యద్ సాయం ధృతేర్జుహోతి. అశ్వస్యైవ యత్తే ధృత్యై. తస్మాత్ సాయం ప్రజాః క్షేమ్యా భవంతి. యత్ ప్రాతరిష్టిభిర్యజతే. అశ్వమేవ తదన్విచ్ఛతి. తస్మాద్దివా నష్టైషయేతి. యత్ప్రాతరిష్టిభిర్యజతే సాయం ధృతేర్జుహోతి. అహోరాత్రాభ్యామేవైనమన్విచ్ఛతి. అథో అహోరాత్రాభ్యామేవాస్మై యోగక్షేమం కల్పయతి. అభవా ఏతస్మాచ్చ్రీరాష్ట్రం గ్రామతి యోష్టమేధేన గజతే బ్రాహ్మణౌ వీణాగాథినౌ గాయతః శ్రియా వా ఏతద్రూపం యద్వీణా శ్రియమేవాస్మిన్ తద్ధత్తః యదా ఖలు వై పురుషశ్రియమశ్నుతే వీణాస్మై వాద్యతే తదాహుః యదుభౌ బ్రాహ్మణౌ గాయేత ప్రభ్రగం శుకాస్మాచ్ఛ్రీ స్యాత్ నవై బ్రాహ్మణే శ్రీరమత ఇతి బ్రాహ్మణాన్యో గాయేత్ రాజన్యాన్యః బ్రహ్మ వై బ్రాహ్మణః క్షత్రగం రాజన్యః తథాహాస్య బ్రహ్మణా చ క్షత్రేణ చ భజత శ్రీ పరిగృహీతా భవతి తదాహుః యదుభౌ దివా గాయేతాం అపాస్మాద్రాష్ట్రం గ్రామేత్ న వై బ్రాహ్మణే రాష్ట్రగం రమత ఇతి యదా ఖలు వై రాజా కామయతే అథ బ్రాహ్మణం జినాతి దివా బ్రాహ్మణో గాయేత్ నక్తకం రాజన్యః బ్రహ్మణో వై రూపమహః క్షత్రస్య రాత్రిః తథాహాస్య బ్రహ్మణా చ క్షత్రేణ చోభయతో రాష్ట్రం పరిగృహీతం భవతి ఇత్యదదా ఇత్యజథా ఇత్యపచగితి బ్రాహ్మణో గాయేత్ ఇష్టాపూర్తం వై బ్రాహ్మణస్య ఇష్టాపూర్తేనైవై నగుంసమర్థయతి ఇత్యజినా ఇత్యయుధ్యథా ఇత్యముగుం సంగ్రామమహన్నితి రాజన్యః యుద్ధం వై రాజన్యస్య యుద్ధేనైవై నగుంస సమర్థయతి అగ్రత్వా వా ఏతస్యర్తవ ఇత్యాహుః యోశ్వమేధేన యజత ఇతి తిస్రాన్యో గాయతి తిస్రాన్యః షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతో నేవాస్మై కల్పయతః తాభ్యాగం సర్గస్థాయా అనోయుక్తే చ శతే చ దదాతి సదాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సహృదేషు వా ఏషు లోకేషు మృత్యవోన్వాజప్తాః తేభ్యోజదాహుతేర్నజుభుజాత్ లోకే లోకజైనం మృత్యరువిందేత్ మృత్యవే స్వాహ మృత్యవే స్వాహేత్యభిపూర్వబాహుతేర్జుహోతి లోకాల్లోకాదేవ మృత్యుమవయజతే నైనం లోకే లోకే మృత్యునువిందతి యదముష్మై స్వాహముష్మై స్వాహేతు జుహ్వత్ సంచక్షీత లోం మృత్యుమమిత్రం కురువేత మృత్యవే స్వాహేత్యేకస్మా ఏవైకాంజుహుయాత్ ఏకో వా అముష్మిల్లోకే మృత్యుః అశనయా మృత్యువేవ తమేవాముష్మిల్లోకే వయజతే భ్రూణహత్యాయై స్వాహేత్యవభృత ఆహుతిం జుహోతి భ్రూణహత్యామేవాయజతే తదాహుః యద్భ్రూణహత్యా పాత్ర్యథ తస్మాద్యజ్ఞే విక్రియత ఇతి అమృత్యుర్వా అన్యో భ్రూణహత్యాయా ఇత్యాహుః భ్రూణహత్యా వామ మృత్యురితి యద్భ్రూణహత్యాయై స్వాహేత్యవభృత ఆహుతిం జుహోతి మృత్యుమేవాహుత్యాదర్పయత్వా పరిపాణం కృత్వా భ్రూణఘ్నే భేషజం కరోతి ఏతాగం హవైమండిభ ఔదన్యవః భ్రూణహత్యాయై ప్రాయశ్చిత్యం విదాంచకార యో హాస్యాపి ప్రజాయాం బ్రాహ్మణగుం హంతి సర్వస్మై తస్మై భేషజం కరోతి జుంబకాయ స్వాహేత్యవభృత ఉత్తమామాహుతిం జుహోతి వరుణో వై జుంబకః అంతత ఏవ వరుణమవయజతే ఖరతేర్విక్లిహస్య శుక్లస్య పింగాక్షస్య మూర్ధం జుహోతి ఏతద్వై వరుణస్య రూపం రూపేణైవ వరుణమవయజతే వారుణో వా అశ్వః తం దేవతయా వ్యర్థయతి యత్ప్రాజాపత్యం కరోతి నమో రాజ్ఞే నమో వరుణాయేత్యాహ వారుణో వా అశ్వః స్వయైవైనం దేవతయా సమర్థయతి నమోశ్వాయ నమః ప్రజాపతయ ఇత్యాహ ప్రాజాపత్యో వా అశ్వః స్వయైవైనం దేవతయా సమర్థయతి నమోధిపతయ ఇత్యాహ ధర్మో వా అధిపతిః ధర్మమేవా వరుంధే అధిపతిరస్యధిపతిం మా కుర్వధిపతిరహం ప్రజానాం భూయాసమిత్యాహ అధిపతిమే వైనకుం సమానానాం కరోతి మాం దేహి మయి దేహీత్యాహ ఆశిషమే వైతమాశాస్తే ఉపాకృతాయ స్వాహేత్యుపాకృతే జుహోతి ఆలబ్ధాయ స్వాహేతి నియుక్తే జుహోతి హుతాయ స్వాహేతి హుతే జుహోతి ఏషాం లోకానామభిజిత్యై ప్రవా ఏష ఏభ్యో లోకేభ్యశ్చమతే యోశ్వమేధేన గజతే ఆగ్నేయమైంద్రాగ్నమాశ్వినం తాన్ వశో నాలభతే ప్రతిష్ఠిత్యై యదాగ్నేయో భవతి అగ్నిస్సర్వా దేవతా ఆహ దేవతా ఏవావరుంధే బ్రహ్మవా అగ్నిః క్షత్రమింద్రః యదేంద్రాగ్నో భవతి బ్రహ్మక్షత్రే ఏవావరుంధే యదాశ్వినో భవతి ఆశిషామవరుధ్యై త్రయో భవంతి త్రయ ఇమే లోకాః ఏష్వేవ లోకేషు ప్రతిష్టతి అగ్నయే గుంభోము చేష్టా కపాల ఇది దశ విషమిష్టి నిర్వపది దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే అగ్నేర్మన్వే ప్రథమస్ ప్రజేతస ఇది యాజ్యానుభార్త్యా భవంతి సర్వత్వాయ యద్యశ్వమపతపద్విందేత్ ఆగ్నేయమష్టాకపాలం నిర్భవేత్ సౌమ్యం చరం సావిత్రమష్టాకపాలం యదాగ్నేయో భవతి అగ్నిః సర్వా దేవతాః దేవతాభిరేవైనం భిషజ్యతి యత్ సౌమ్యో భవతి సోమో వా ఓషధీనాగుం రాజా యాస్య ఏవైనం విందతి తాభిరేవైనం భిషజ్యతి యత్ సావిత్రో భవతి సవితృప్రసూత ఏవైనం భిషజ్యతి ఏతాభిరేవైనం దేవతాభిర్భిషజ్యతి అగదోహైవ భవతి ఓష్ణం చరుం నిర్భవేత్ యది శ్రవణ స్యాత్ ఊషా వై శ్రౌణ్యస్య భిషక్ స ఏవైనం భిషజ్యతి అశ్రవణోహైవ భవతి రౌద్రం చరుం నిర్భవేత్ యది మహతి దేవతాభిమన్యేత ఏతద్దేవత్యో వా అశ్వః స్వయైవైనం దేవతయాభిషజ్యతి అగదోహైవ భవతి వైశ్వానరం ద్వాదశకపాలం నిర్భవే మృగాఖరే యజి నాగచ్చేత్ ఇయం వా అగ్నిర్వైశ్వానరః ఇయమేవైనమర్చిభ్యాం పరిరోధమానయతి ఆహైవ సత్యమహర్గచ్చతి యద్యధీయాత్ అగ్నయేగం హోమచేష్టాకపాలః శౌర్యం వయః వాయవ్య ఆజ్యభాగః యజమానో వా అశ్వః అగుంహసా వా ఏష గృహీతః యస్యాశ్వమేధాయ ప్రోక్షితోధ్యేతి యదగుం హోమచే నిర్వపతి అగుంహస ఏవ తేన ముచ్యతే యజమానో వా అశ్వః రేతసా వా ఏష వ్యర్థ్యతే యస్యాశ్వమేధాయ ప్రోక్షితోధ్యేతి శౌర్యగుం రేతః యత్ శౌర్యం పజో భవతి రేతసైవైనగుం స సమర్థయతి యజమానో వా అశ్వః గర్భైర్వా ఏష వ్యర్థ్యతే యస్యాశ్వమేధాయ ప్రోక్షితోధ్యేతి వాయవ్యాగర్భాః యద్వాయవ్య ఆజ్యభాగో భవతి గర్భైరేవైనగుం స సమర్థయతి అథో యస్యైషాశ్వమేధే ప్రాయశ్చిత్తిః క్రియతే విశ్వావసీజాన్ భవతి తదాహో ద్వాదశ బ్రహ్మోదనాన్ సర్గస్థితే నిర్వపేత్ ద్వాదశభిర్వేష్టిభిర్యజేతేతి యదిష్టిభిర్యజేత ఉపనామకలేన యజ్ఞ స్యాత్ పాపీ యాగుస్తు స్యాత్ ఆప్తాని వా ఏతస్య ఛందాగుంసి య ఈజానః తాని కలేతావదాశ పునః ప్రయుంజీతేతి సర్వా వై సగ్రస్థితే యజ్ఞే వాగాప్యతే సాప్తా భవతి జాతయామ్ని క్రూరీకృతే బహి భవత్యనుష్కృతా సాన పునః ప్రయుజ్యేత్యాహుః ద్వాదశైవ బ్రహ్మోదనాన్ సగ్రస్థితే నిర్వపేత్ ప్రజాపతిర్వా ఓదనః యజ్ఞః ప్రజాపతిః ఉపనామకజేన యజ్ఞో భవతి న పాపీజాన్ భవతి ద్వాదశ భవంతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సర ఏవ ప్రతిష్ఠతి ఏష వై విభోర్నామ యజ్ఞః సర్వగం హవై తత్ర విభు భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై ప్రభోర్నామ యజ్ఞః సర్వగం హవై తత్ర ప్రభు భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వా ఊర్జస్వాన్నామ యజ్ఞః సర్వగం హవై తత్రోర్జస్వద్భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై పయస్వాన్నామ యజ్ఞః సర్వగం హవేదత్ర పయస్వద్భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై విధృతో నామ యజ్ఞః సర్వగం హవేదత్ర విధృతం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై వ్యావృత్తో నామ యజ్ఞః సర్వగం హవేదత్ర వ్యావృత్తం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై ప్రతిష్ఠితో నామ యజ్ఞః సర్వగం హవైతత్ర ప్రతిష్ఠితం భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై తేజస్వీ నామ యజ్ఞః సర్వగం హవైతత్ర తేజస్వి భవతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై బ్రహ్మవర్చసీ నామ యజ్ఞః ఆహవైతత్ర బ్రాహ్మణా బ్రహ్మవర్చసీ జాయతే యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వాదివ్యాధీ నామ యజ్ఞః ఆహవైతత్ర రాజం జ్యోతివ్యాధీ జాయతే యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై దీర్ఘో నామ యజ్ఞః దీర్ఘాయుషో హవైతత్ర మనుష్యా భవంతి యత్రైతేన యజ్ఞేన యజంతే ఏష వై క్లుప్తో నామ యజ్ఞః కల్పతే హవైతత్ర ప్రజాభ్యో యోగక్షేమః యత్రైతేన యజ్ఞేన యజంతే తార్పేణాశ్వంసాం వ్యపజంతి యజ్ఞో వై తార్ప్యం యజ్ఞేనైవై నగం సమర్థయంతి యామేన సామ్నా ప్రస్తోతానోపతిష్ఠతే ఇమలోకమేవైనం గమయతి తార్పే చ కృత్యధీవాసే చాశ్వగుంసాం వ్యపజంతి ఏతద్వై పశూనాగుం రూపాం రూపేణైవ పశూనవరుంధే హిరణ్యకశిపు భవతి శివజసోపరుద్ధ్యై రుక్మో భవతి సువర్గస్య లోకస్యానుక్షాప్యై అశ్వో భవతి ప్రజాపతేరాప్యై అస్య వై లోకస్య రూపం తార్ప్యం అంతరిక్షస్య కృత్యధీవాసః దివో హిరణ్యకశిపు ఆదిత్యస్య రుక్మః ప్రజాపతేరశ్వః ఇమమేవ లోకం తార్ప్యేణాప్నోతి అంతరిక్షం కృత్యధీవాసేన ఇవగం హిరణ్యకశిపునా ఆదిత్యగం రుక్మేణ అష్టేనైవ మేధ్యేన ప్రజాపతే సాయుజ్యగం సలోకతామాప్నోతి ఏతాసామేవ దేవతానాగం సాయుజ్యం సార్షిరాగం సమానలోకతామాప్నోతి యాశ్వమేధేన యజతే యౌచైనమేవం వేద ఆదిత్యాశ్చాంగిరసశ్చ సువర్గే లోకే స్పర్ధంత తేంగిరస ఆదిత్యేభ్యః అవమాదిత్యమశ్వగశ్వేతం భూతం దక్షిణామనయన్ తే బ్రువన్ యన్నానేష్ట సవర్య భోదితి తస్మాదశ్వగం సవర్యేత్యాహ్వయంతి తస్మాద్యజ్ఞే వరోదీయతే యత్ప్రజాపతిరాలబ్ధోశ్వోభవత్ తస్మాదశ్వో నామ యత్స్వయదరురాసీత్ తస్మాదర్భా నామ యత్సద్యో వాజాన్ సమజయత్ తస్మాద్వాజీ నామ యదసురాణాం లోకానాదత్త తస్మాదాదిత్యో నామ అగ్నిర్వా అశ్వమేధస్య యోనిరాగతనం సోర్యోగ్నేర్యోనిరాగతనం యదశ్వమేధేగ్నౌ చిత్య ఉత్తర వేదిముపవపది యోనిమంతమేవైనమాయతనవంతం కరోతి యోనిమానాయతనవాన్ భవతి య ఏవం వేద ప్రాణాపానౌ వా ఏతౌ దేవానాం యదర్కాశ్వమేధౌ ప్రాణాపానావేవావరుంధే ఓజో బలం వా ఏతౌ దేవానాం యదర్కాశ్వమేధౌ ఓజో బలమేవావరుంధే అగ్నిర్వాశ్వమేధస్య యోనిరాజతనం సూర్యోగ్నేర్యోనిరాజతనం యదశ్వమేధేగ్నౌ చిత్య ఉత్తర వేదిం చినోతి తావర్తాశ్వమేధౌ అర్కాశ్వమేధా దేవావరుంధే అథో అర్కాశ్వమేధయో రేవ ప్రతిష్టతి ప్రజాపతిం వై దేవాః పితరం వశుంభూతం మేధాజాలభంత తమాలభ్యోపావసన్ రాతరజ్యేష్ఠాస్మహ ఇతి ఏకం వా ఏతద్దేవానామః యత్సంవత్సరః తస్మాదశ్వః పురస్తాత్ సంవత్సర ఆలభ్యతే యత్ ప్రజాపతిరాలబ్ధోశ్వోభవత్ తస్మాదశ్వః యత్ సాధ్యో మేధోభవత్ తస్మాదశ్వమేధః వేదుకోశ్వమాశుంభవతి యకేవం వేద యద్వేతత్ ప్రజాపతిరాలబ్ధోశ్వోభవత్ తస్మాదశ్వః ప్రజాపతేః పశూనామనురూపతమః ఆస్య పుత్రః ప్రతిరూపో జాయతే య ఏవం వేద సర్వాణి భూతాని సంభృత్యా లభతే సమేనం దేవాస్తేజసే బ్రహ్మవర్చసాయ భరంతి యోశ్వమేధేన యజతే యగుచైనమేవం వేద ఏతద్వైతద్దేవా ఏతాం దేవతాం పశుంభూతం మేధాయా లభంత యజ్ఞమేవ యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః కామప్రయజ్ఞమకుర్వత హే మృతత్వమకామయంత హే మృతత్వమగచ్చన్ యోస్త్వమేధేన యజతే దేవానామేవాజనేనైతి ప్రజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మానమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రజాపత్యవృషభంతో పరం బహు లోపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోశ్వమేధేన యజతే యౌచైనమేవం వేద యో వా అశ్వస్య మేధ్యస్య లోమని వేద అశ్వస్యైవ మేధ్యస్య లోమల్లోమం జుహోతి అహోరాత్రే వా అశ్వస్య మేధ్యస్య లోమని యత్సాయం ప్రాతర్జుహోతి అశ్వస్యైవ మేధ్యస్య లోమల్లోమం జుహోతి ఏతదనుమృతి హస్మవై పురా అశ్వస్య మేధ్యస్య లోమల్లోమం జుహ్వతి యో వా అశ్వస్య మేధ్యస్య పదే వేద అశ్వస్యైవ మేధ్యస్య పదే పదే జుహోతి దర్శపూర్ణమాసౌ వా అశ్వస్య మేధ్యస్య పదే యద్దర్శపూర్ణమాసౌ యజతే అశ్వస్యైవ మేధ్యస్య పదే పదే జుహోతి ఏతదనుకృతి హస్మవై పురా అశ్వస్య మేధ్యస్య పదే పదే జుహ్వతి యో వా అశ్వస్య మేధ్యస్య వివర్తనం వేద అశ్వస్యైవ మేధ్యస్య వివర్తనే వివర్తనే జుహోతి అసౌ వా ఆదిత్యోశ్వః స ఆహవనీయమాగచ్చతి తద్వివర్తతే యదగ్నిహోత్రం జుహోతి అశ్వస్యైవ మేధ్యస్య వివర్తనే వివర్తనే జుహోతి ఏతదనుకృతి హస్మవై పురా అశ్వస్య మేధ్యస్య వివర్తనే వివర్తనే జుహ్వతి హరిః ఓం. ఇతి తృతీయాష్టక నవమ ప్రశ్న సమాప్తః.